ఒక్క మాటతో స్వస్థతను ఇచ్చావు, ఒక్క మాటతో జీవమును పోసావు, ఒక్క మాటతో స్వస్థతను ఇచ్చావు, ఒక్క మాటతో జీవమును పోసావు. యేసు యేసు నడిచిన దేవా, నీ వైపు నన్ను నడిపించుమయా. నీటి పైన నడిచిన దేవా, నీ వైపు నన్ను నడిపించుమయా. అలసిపోయానయ్యా, విసిగిపోయానయ్యా, అలసిపోయానయ్యా, విసిగిపోయానయ్యా, నన్ను రక్షించుమయా. నీవే నా జీవము, మహిమలను చూడాలయ్యా, విడుదలను నేను పొందాలయ్యా. నీకై జీవించాలి, సాక్షిగా మారాలి, నీకై జీవించాలి, సాక్షిగా మారాలి, నన్ను నడిపించుమయ్యా. నా యేసయ్యా, కీర్తింపు నా మెస్సయ్యా, స్తుతింపు నా యేసయ్యా, కీర్తింపు నా మెస్సయ్యా. ఒక్క మాటతో స్వస్థతను ఇచ్చావు, ఒక్క మాటతో జీవమును పోసావు, ఒక్క మాటతో స్వస్థతను ఇచ్చావు, ఒక్క మాటతో జీవమును పోసావు. యేసు యేసు ఒక్క మాట చాలు అయ్యా.